ఒక దేవత వెలసింది నీ కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. సంధ్యాకాంతుల్లో నా శ్రావణిల సౌందర్యాలే చిందయామినిల, ఎన్నో జన్మల్లోని పున్నమిల శ్రీరస్తంటూ నాతో అందిల. నిన్నే ప్రేమిస్తానని ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. వెన్నెల్లో నా మెరిసే కన్నుల్లోన నీ నీడే చూశానమ్మా, ఎనిమిది దిక్కుల్లోన ఇంగిరి చుక్కల్లోన నీ జాడే వెతికానమ్మా. నీ నవ్వే నా మదిలో అమృత వర్షం, ఒదిగింది నీలోనే అందని స్వర్గం. నును సిగ్గుల మొగ్గలతో ముగ్గులు వేసి మును ముందుకు వచ్చేనే చలినే చూసి అంటుందమ్మా నా మనసే, నిన్నే ప్రేమిస్తానని. ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. రోజా మొక్కలు నాటి ప్రాణం నీరుగ పోసి పూయించా నీ జడ కోసం, రోజూ ఉపవాసంగా హృదయం నైవేద్యంగా పూజించా నీ జత కోసం. నీ రెండకు నీ వెంటే నీడై వచ్చి మమతలతో నీ గుడిలో ప్రమిదలు చేస్తా, ఊపిరితో నీ రూపం అభిషేకించి ఆశలతో నీ వలపుకు హారతులిస్తా. ఇన్నాళ్ళు అనుకోలేదే నిన్నే ప్రేమిస్తానని. ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. సంధ్యాకాంతుల్లో నా శ్రావణిల సౌందర్యాలే చిందయామినిల, ఎన్నో జన్మల్లోని పున్నమిల శ్రీరస్తంటూ నాతో అందిల. నిన్నే ప్రేమిస్తానని ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమా.